మందరం చూడండి చెట్టు చేమ తో బుట్టు లింకా నీకమ్మ. ఆగక పొంగే కన్నీళ్ళే నీ ఆకలిక పులు తీర్చేనమ్మా. ఆగక పొంగే కన్నీళ్ళే నీ ఆకలిక పులు తీర్చేనమ్మా. పట్టిన గ్రహణం విడిచి నీ బతుకున పుణ్యమి పండే గడియ వస్తుందమ్మా ఒకనాడు చూస్తున్నాడు అయ్యా.